నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్ సారాంశము. దేవతలు ప్రజాపతిని ఇట్లు అడిగిరి, అణువు కన్నా అణువైన ఈ ఆత్మను ఓంకారమును గురించి మాకు వివరింపుము. అట్లే అని ప్రజాపతి ఓం అని ఇట్లు చెప్పసాగెను, ఈ ఓం అక్షరమే ఈ సర్వము. దాని యొక్క ఉపవ్యాఖ్యానమే ఎక్స్ప్రెషన్స్ ఇట్సెల్ఫ్ ఆర్ భూత వర్తమాన భవిష్యత్ కాలములు. మరియు త్రికాలతీతమై ఉన్నదేదో అది కూడా ఓంకారమే. ఈ సర్వము బ్రహ్మమే. ఏ ఆత్మయే బ్రహ్మమో ఆ ఈ ఆత్మను ఓం అని బ్రహ్మముతో ఐక్యము చేసి బ్రహ్మము ఆత్మ ఓం వీటిని ఏకీకృతం చేయవలెను, అనగా బ్రహ్మము ఆత్మ ఓం ఒక్కటే అని అర్థం చేసుకుని ఓంకార ఉపాసన ద్వారా బ్రహ్మమును ఆత్మరూపముగా అనుభవము తెచ్చుకొనవలెను అని ఈ ఉపనిషత్ నిరూపిస్తుంది. అదే ఏకము అజరం, జీర్ణము కానిది, అమృతం, మార్పులేనిది, అభయం ఓం అని అనుభూతము చేసుకుని దాని యందు ఆరోపించబడిన ఈ త్రిశరీర సర్వము తత్మయమే. త్రిశరీరమును స్థూల సూక్ష్మ కారణశరీరములను పరబ్రహ్మతో అనుసంధానము చేయవలెను. ఒకటి స్థూలత్వము వలన స్థూల భుక్త్వము స్థూల విషయభోగము వలన, రెండు సూక్ష్మత్వము వలన సూక్ష్మభుక్త్వము వలన, మూడు స్థూల సూక్ష్మ ఐక్యము వలన, నాలుగు ఆనందభోగము వలన ఆ ఈ ఆత్మచతుష్పాదములు కలిగినది. ఈ ఆత్మ యొక్క నాలుగు పాదములను ఓంకారమాత్రలతో ఏకీకృతము చేయవలెను. జాగరిత స్థానుడు, స్థూల ప్రాజ్ఞుడు, విశ్వరూప ఆ వైశ్వానరుడు, ఇది ఆత్మ ఓం బ్రహ్మము యొక్క మొదటి పాదము. ఓంకారములో అకారమాత్రతో ఏకీకృతము చేయవలెను. స్థూలత్వం చేత, సూక్ష్మత్వం చేత, బీజత్వం చేత, సాక్షిత్వం చేత సర్వము పొందినవాడు. స్వప్నస్థానుడు, సూక్ష్మప్రాజ్ఞుడు, హిరణ్యగర్భ తైజసుడు, ఇది ఆత్మ ఓం బ్రహ్మము యొక్క రెండవ పాదము. ఓంకారములో ఉకారమాత్రతో ఏకీకృతము చేయవలెను. స్థూలత్వం చేత, సూక్ష్మత్వం చేత, బీజత్వం చేత, సాక్షిత్వం చేత ఉత్కర్షమై గొప్పదై ఉన్నవాడు. సుషుప్తస్థాన ఏకీభూతుడు, ప్రజ్ఞానఘనుడు, ఆనందభోక్త చేతోముఖుడు, చతురాత్మ ప్రాజ్ఞాత్ ఈశ్వరుడు, ఇది ఆత్మ ఓం బ్రహ్మము యొక్క మూడవ పాదము. ఓంకారములో మకారమాత్రతో ఏకీకృతము చేయవలెను. స్థూలత్వం చేత, సూక్ష్మత్వం చేత, బీజత్వం చేత, సాక్షిత్వం చేత కొలవబడినవాడు మేజడ్. ప్రతి జీవునిలో అనుభవముగుచున్న ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఈ ఆత్మ యొక్క మాయామాత్రములే. తురియము ఇది చతుష్పాద బ్రహ్మము యొక్క నాలుగవ పాదము. చతురాత్మ తురియ వసితత్వము వలన ఏకమునకు ఒకటి, ఓత రెండు, అనుజ్ఞాత మూడు, అనుజ్ఞ నాలుగు, అవికల్పము చేత మూడు కూడా, అనగా ఇక్కడి జాగ్రత్ సహా సుషుప్తి స్వప్న అనుభవములు కేవలము మాయామాత్రమే. ఓంకారములో అమాత్రతో తురియ ఏకీకృతము చేయవలెను. చిత్ ఏకరసుడు ఈ ఆత్మయే, ద సెల్ఫ్ ఇస్ ద ఎంజాయర్ ఆఫ్ హిజ్ వన్నెస్. చతుష్పాద ఆత్మకు ఇది ఆదేశము. ఈ ఆత్మ స్థూల ప్రజ్ఞ కాదు, సూక్ష్మ ప్రజ్ఞ కాదు, రెండు కలిసిన ప్రజ్ఞ కూడా కాదు. అది ప్రజ్ఞ కాదు, అప్రజ్ఞ కాదు, ప్రజ్ఞానఘనము కాదు. అది అదృష్టము, దృష్టము కానిది, అవ్యవహారము, అగ్రాహ్యము, అలక్ష్యము, అచింత్యము, అవ్యవదేశము, అఖండము, ఏకాత్మ, ప్రత్యయసారము, సత్యము, ప్రపంచము ఉపశమించు స్థానము, శాంతము, శివము, అద్వైతము, తనకు వేరుగా రెండవది లేనిది, చతుర్థముగా జాగ్రత్ స్వప్న సుషుప్త స్థితులకు ఆధారమైన నాలుగవ స్థితిగా తలచెదరు. ఆ ఆత్మయే విజ్ఞేయము. అది ఒక్కటే బాగుగా తెలుసుకొనవలసినది, లేదా తెలియబడినదంతా అదే అయి ఉన్నది. ఈశ్వరగ్రాసము, ముద్ద, తురియతురియము, తురియమునకు కూడా అప్రమేయ సాక్షి. ఆత్మచక్షువులకు, చూపుకు ద్రష్ట చూచువాడు, శ్రోత్రములకు, వినికిడికి ద్రష్ట, మనస్సుకు ద్రష్ట, బుద్ధికి ద్రష్ట, ప్రాణమునకు ద్రష్ట, తమస్సుకు ద్రష్ట, సర్వమునకు ద్రష్ట ప్రధానముగా ఆత్మ సర్వమునకు అన్యముగా ఉండి విలక్షణమైనది, సర్వమునకు సాక్షి. ఈ ఆత్మ యొక్క నాలుగు పాదములను ఓంకారమాత్రలతో ఏకీకృతము చేయవలెను. ఈ ఓంకార ఒకటి ఓత ఇంటర్వవన్, రెండు అనుజ్ఞాత ఓథరైజ్డ్, మూడు అనుజ్ఞ పర్మిటెడ్ అలౌడ్, నాలుగు అవికల్ప ఆబ్సెన్స్ ఆఫ్ అల్టర్నేటివ్ అనునవి ఓంకార రూపములు. ఆత్మకు ఏ లక్షణములు చెప్పలేము. ఓంకారము ఆత్మకు సంజ్ఞ అకారుకారముకారములను అర్ధభావములతో ఓంకార ఉచ్చారణ ఉపాసన ద్వారా ఆత్మ సాక్షాత్కారము సాధించవచ్చును. ఓంకారము ఆత్మయే అని ఈ ఉపనిషత్తులో మున్ముందు విశదీకరించబడును. కేవలం ఆపాదిత నామరూపాత్మకమే అగు ఈ సర్వము ఆత్మయే. ఓంకారములోని అకారుకారముకార మాత్రలను ఉపాసించి ఆ ప్రణవమునకు నాలుగవది అమాత్ర మాత్రారహిత ఒకటి ఓత రెండు అనుజ్ఞాత మూడు అనుజ్ఞ నాలుగు అవికల్ప రూపమైన చతురాత్మ తురీయమును దానితో అమాత్రతో అన్వేషించి తురీయమైన జాగ్రత్ స్వప్న సుషుప్తులను ఉపసంహరించి ఆత్మచే ఆత్మను లయించవలెను. ఓంకార ఉపాసనచే స్థూల ఆకాశము చిత్తాకాశములో, చిత్తాకాశము చిదాకాశములో లయించును. ఇవన్నీ ఆత్మయే. ఈ ప్రణవమునకు ఏది మొదటి మాత్రయో అది పృథివీ ఆకారము, రెండవ పాదము అంతరిక్ష ఉకారము, మూడవ పాదము ద్యోలోక మకారము, చివరన ఉన్న నాలుగవ పాదమునకు అర్ధమాత్ర అది సామలోక ఓంకారము. అన్ని పాదములందు స్థూల సూక్ష్మ బీజ సాక్షి లక్షణములు చతురాత్మకు కలవు. ఈ తురియమును నియమముగా స్వానుభూతము చేసుకుని ఈ సర్వమును చూచినవాడు అతడు ప్రపంచహీనుడు, సకలుడు, సాధారుడు. అతడే సర్వమునకు ఆధారుడు, అతనికి వేరే ఆధారము అవసరములేనివాడు, అమృతమయుడు, చతురాత్మ. ఆత్మకు సాంగలింగ పూజా బ్రహ్మను నాభియందు, విష్ణువును హృదయముయందు, రుద్రుని భ్రూమధ్యముయందు, ద్వాదశ అంతమున అనగా బ్రహ్మరంధ్రం సహస్రార కమలం యందు, ఓంకారమైన సర్వేశ్వరుని ఆనంద అమృతమున వీరి అందరినీ నాలుగు పాదముల రూపముగా చతుష్పాదాత్మగా నాలుగు ఉపహారములతో కానుకలతో సేవలతో బాగుగా పూజించవలెను. శరీరత్రయ ఉపసంహార ఆత్మధ్యానము తేజస్సుచే భావనలో శరీరత్రయమును స్థూల సూక్ష్మకారణ శరీరములను బాగుగా వ్యాపింపచేసి త్రిగుణాతీత దృష్టితో మహాస్థూల దేహము మహాసూక్ష్మదేహమునందు, మహాసూక్ష్మదేహము మహాకారణదేహమునందు లయింపచేసి ఆ ము మాత్రలచే ఒకటి ఓత రెండు అనుజ్ఞాత మూడు అనుజ్ఞ నాలుగు అవికల్ప మాత్రారహిత రూపమును బాగుగా చింతించి తురియాత్మను గ్రహించవలెను. తురియంకార అగ్రముగా తురియమునకు కూడా ముందే అనగా సాక్షియే ప్రకాశించువానిని నారసింహుని అనుష్టుభముతో నమస్కరించి ప్రీతి పొంది ఓం అని ఉపసంహరించి అహం నేనే అని అనుసంధానము చేసి ఈ ఆత్మయే నేనే పరబ్రహ్మ ఓంకారము అని సిద్ధి పొందవలెను. సచ్చిందానంద పూర్ణ ఆత్మల అనంతకోటి జీవుల యందు నవాత్మకుడై ఎల్లప్పుడూ క్రొత్తవాడివ్వలెనే ప్రకటితమగు సచ్చిదానంద పూర్ణ ఆత్మనే పరబ్రహ్మగా భావించి అహం నేనే పరబ్రహ్మ అని ఆత్మను అంతరేంద్రియమును తీసుకెళ్లి మనస్సులో భావనచే పరబ్రహ్మతో ఏకము చేయవలెను. అహం బ్రహ్మాస్మి. నృసింహుడే ఆప్తతమార్థము పొందవలసిన వాటిలో అత్యంత గొప్ప ఫలము వ్యాప్తతమము సర్వములో అంతరాంతరమున వ్యాపించియున్నవాడు, ఉత్కృష్టుడు, ఉత్తమోత్తముడు, మహావిభూతి. ఈ నారసింహుడే అప్రమేయుడు, స్వతః సిద్ధిలేని అనాత్మను ప్రకాశింపచేయువాడు, స్వప్రకాశుడు, అసంగుడు, తాను దేనికి వేరు కాదు కనుక అన్యముగా చూడబడలేనివాడు. ఇప్పటికే లభ్యమై ఉన్న ఆత్మమాత్రుడే కావున అన్యథ ఎప్పుడో ఒకప్పుడు పొందబడేవాడు కాడు. ఈతడే ఉత్కృష్టుడు, ద అల్టిమేట్. నారసింహుని అనుష్టుభముచే ఆత్మజ్యోతిని అన్వేషించి దేవతలు సంతానమునకు సంబంధించిన కామముల నుండి, విత్తమునకు సంబంధించిన కామముల నుండి, లోకమునకు సంబంధించిన పేరు ప్రఖ్యాతలు మొదలగు కామముల నుండి చిత్తములో సాధనములతో సహా వదిలివేసి సాధనలో సిద్ధి కలిగినారు. నారసింహ యోగ సాధన అకారముచేత ఈ ఆత్మను అన్వేషించి తరువాత ఉకార ఉపాసన చేయవలెను. అకారము చేత ఈ ఆత్మను ఉకార పూర్వార్ధమును ముందున్న సగమును ఆకర్షించి సింహీకృతము చేసి సింహముగా చేసి ఉత్తరార్ధముతో ఆ సింహమును ఆకర్షించి తరువాత మకార ఉపాసన చేయవలెను. మకారము చేత మనస్సు మొదలగు వాటిని రక్షించువానిని, మనస్సు మొదలగు వాటికి మనోబుద్ధ్యహంకార చిత్తములకు సాక్షిని అన్వేషించవలెను. మకార అర్థము చేత గుణర్హిత ఆత్మతో ఏకీకృతము చేయవలెను, సింహమును భక్షించవలెను. ఉపాసకుడు మకారుడే, తురియుడే అగును అనగా శరీరత్రయము ఉపసంహరించి తనను తాను తురియముతో గుర్తింపు ఐడెంటిఫై చేసుకున్నను. ఈ ఆత్మ బ్రహ్మము, పరమాత్మ, ఏకము, అవికల్పము. ఆత్మలో అనేక దృష్టులు, సృష్టులు కల్పితమై లయమగుచున్నా అవన్నీ ఆత్మకంటే వేరు కాకపోగా ఈ ఆత్మలో వికారములే లేవు. దెర్ ఈజ్ నేవర్ ఎనీ డిస్టోర్షన్ ఇన్ బ్రాహ్మన్. అపారెంట్ డిస్టోర్షన్ ఈజ్ మియర్ వర్బల్ ఆట్రిబ్యూషన్. సత్వస్తువు అగు ఈ ఆత్మఓతము గుచ్చబడినది వలె కాదు, అది సద్ఘనము, ఇచ్చిద్ఘనము, ఆనందఘనము. అన్లైక్ డిస్టింక్ట్ టైస్ ఆఫ్ మల్టిపల్ థ్రేడ్జ్, ఆత్మన్ ఈజ్ సింగల్టన్ అండ్ కంటిన్యూస్ లైక్ దాట్ ఆఫ్ వాటర్ డొట్. ఆత్మ ఏకరసుడు, అవ్యవహార్యుడు, దేనికైనను ద్వితీయుడు కాడు, ఓతప్రోతమే. ఒకే దారముతో అడ్డముగా నిలువుగా అల్లుకున్న వలలో దారము వంటిది. ఆత్మన్ ఇస్ ద అందురల్ ఇన్హెరెంట్ కనెక్షన్ ఫోర్ ఎవ్రీథింగ్ లైక్ వర్టికల్లీ అండ్ హొరిజోంటల్లీ సోన్ సింగల్ ఎవారియర్ ఆఫ్ అఫిస్నేట్ డొట్. వాక్కుయే ఓంకారము, వాక్కుయే ఈ సర్వము అని ఎవరు తెలుసుకున్ననో అశబ్దము వలె ఉండుట కోరుకొనడు. స్తబ్ధుడే ఉండక ఓంకార ఉచ్చారణతోనే ఆత్మను ఉపాసించును. చిన్మయమే ఈ ఓంకారము, ఈ సర్వము చిన్మయము. సత్యే చిత్, చిత్యే సత్. ఆత్మయే సర్వమునకు స్వాత్మను ఇచ్చునది. లక్షణరహితమైన ఈ ఆత్మ ఓతము కాదు, అనుజ్ఞాత కాదు. ఓంకారమే అనుజ్ఞ, ఓంకారమే అనుజ్ఞాత. పరమాత్మను సూచించు ఈ ఓంకారమే ఏకరసమునకు ఫోర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్నెస్ అనుజ్ఞ, పర్మిషన్. ఓం అని ఉచ్చరిస్తూనే ఆత్మను తెలుసుకొనవలెను. ఆత్మయే ఓంకారము, ఓంకారమే ఈ సర్వము. ఏకము అయిన పరమేశ్వరుడే అది ఓంకారము అయున్నాడు. అవికల్పుడు, అద్వితీయుడు కూడా అయి ఉన్నాడు. ఇక్కడ ఏ కొంచెము భేదము లేదు, అక్కడ కూడా ఏ కొంచెము భేదము లేదు. అభయమే బ్రహ్మము, బ్రహ్మమే అభయము. పరమాత్మ మాత్రమే స్వప్రకాశుడు మరియు అతడు విషయ జ్ఞానము వలె గ్రహింపబడువాడు కాదు. కేవల జ్ఞానమే ఆయనవాడు మరియు అతడు మరొకచోట మరొకడిగా తెలియబడువాడు కాదు. మాయ మయ్యు తమోరూప అనుభూతి అగునది ఏదో అది అంతా జడం, మోహాత్మకం, అనంతం. నొట్ మాయ అనంతం. ఈ జగత్ రూపము దానికి ఆత్మకు వ్యంజకము, లింగముచే చిహ్నముచే ఉన్నదిగా తెలుపునది. మాయ తనకు వ్యతిరిక్తము కాని పూర్ణములైన క్షేత్రములను చూపించి జీవ ఈశా అవభాసం చేత, మిథ్యా జ్ఞానము, అవిద్య చేత జగత్ కల్పనను చేయును. ఈ మాయ సర్వత్రా బ్రహ్మ విష్ణు శివరూపిణి అయి చైతన్యముచే ప్రకాశింపబడునది. అభిమానము కలవాడు జీవుడు నియంత ఈశ్వరుడు. సర్వము నేను అను అభిమానము కలవాడు హిరణ్యగర్భుడు. సర్వజీవులు కూడా సర్వ అవస్థలలో సర్వమయులు అయినా కూడా అజ్ఞానముచేత అల్పులు. అతడే ఈశ్వరుడే హిరణ్యగర్భుడుగా ఈ భూతములను, ఇంద్రియములను, విరాజిల్లు దేవతలను మరియు పంచ కోశములను సృష్టించి ప్రవేశించి అమూఢుడైన తన మాయచేతనే మూఢుని వలె వ్యవహరించున్నాడు. ఆత్మయందు అవిద్య అనుభవము ఉండదు. మరి ఈ జగదనుభవము ఎవరికి? మాయచే ప్రజ్ఞకు అనుభవముగుచున్నది. ప్రజ్ఞ అభిమానము కలిగినవాడిని జీవుడు అంటున్నాము. సత్యమునకు ఈ జీవుడు అనబడువాడు ఆత్మయే. జీవో బ్రహ్మేతి నా పరహ. ఆత్మ ఆ ప్రజ్ఞకు సాక్షియే. ప్రజ్ఞను ప్రకాశింపచేస్తున్నది. ఉత్పత్తి, స్థితి, లయములతో కూడిన ఈ ప్రజ్ఞ మరియు జగత్తులు నిత్యాత్మయందు మిథ్యారూపమాయా క్రీడా ప్రకటన మాత్రమే. అలక్షణ ఆత్మ యొక్క లక్షణములు ద్రష్టేందు ద్రష్ట, చూచుచున్నవానిలో చూచువాడు, సాక్షి, మార్పు చెందనివాడు, సిద్ధుడు, నిరవద్యుడు, అన్లిమెబల్, బాహ్య అభ్యంతరములను కూడా స్పష్టముగా చూచువాడు. తమస్సుకు ఆవల ఉన్నవాడు ఈతడు. దృష్టుడు, అదృష్టుడు, అవ్యవహార్యుడు కూడా, అల్పుడు, అనల్పుడు కూడా. సాక్షి అవిశేషుడు, అభేదుడు, అనన్యుడు, సుఖదోహఖాతీతుడు, అద్వయుడు, పరమాత్మ, సర్వజ్ఞుడు, అనంతుడు, అభిన్నుడు, అద్వయుడు, సర్వదా సంవిత్తుడు, విజ్ఞానుడు, మాయచేత అసంవిత్తుడు, అవిద్యచే మోహితుడు కాడు. ఆత్మ స్వప్రకాశమునందే మీరు దేవతలు ప్రకటితమైనారు. అది ఆత్మ అశబ్దము, అస్పర్శము, అరూపము, అరసము, అగంధము, అవ్యక్తము, అనాదతవ్యం, నిగూఢమైన బలము, అగంతవ్యము, చేరబడనది, గమనం లేనిది, అవిసర్జయితవ్యము, విసర్జించబడలేనిది, అనానందైతవ్యము, అమంతవ్యము, తెలియబడలేనిది, అబోద్ధవ్యము, గ్రహించబడలేనిది, అనహంకర్తయిత్వము, కర్తృత్వరహితమైనది, అచేతైతవ్యము, చేతనము లేనిది, అప్రాణైతవ్యము, ప్రాణము లేనిది, అనపానైతవ్యము, అపానము లేనిది, అవ్యానైతవ్యం, వ్యానము లేనిది, అనుదానైతవ్యము, ఉదానము లేనిది, అసమానైతవ్యము, సమానము లేనిది, అనింద్రియము, అవిషయము, అకరణము, అలక్షణము, అసంగము, అగుణము, అవిక్రియము, అద్వయము, అవ్యవపదేశ్యము, సంజ్ఞాస్థానము లేనిది, అసత్వము, సత్వగుణాతీతము, అరజస్కము, రజోగుణాతీతము, అతమస్కము, తమోగుణాతీతము, అమాయం, మాయాతీతము, అభయం, ఉపనిషత్తులచేతనే సుప్రకాశము కూడా. ఆత్మ విదితవిదితములకు పరమైనది. ప్రజాపతి దేవతలకు అనుశాసనమును శాసించెను. ఓంకారమే ఓతనుజ్ఞాన జ్ఞాత వికల్పము. ఓతము చేత ఓతమును తెలుసుకొనవలెను. ఆంతరమున అనుజ్ఞాత యొక్క అనుజ్ఞచే అద్వయమును పొంది ఉపద్రష్టారమును, ద్రష్టకు ద్రష్ట అయిన ఆత్మను చేరవలెను. నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్ సమాప్తము.